పురుకులు నీ ధనుస్సున విముక్తములై చని కృష్ణమూర్తి కిల్వలగొని ఆవలన్నరునిపై కసిబూనుట దుస్తరంబుగా తలపవిదేమి వెర్రి భుజ దర్పము వెన్నుని ముందు సాగునే మలుపుదునా రథంబు మలుపుదునా రథంబు హనుమానము దోచే జయంబు కర్ణుడా